చచ్చిరి సోదరు సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్లరూ ఈ కచ్చకు మూల కందమగు కర్ణుడు మామయు చచ్చిరి. ఈగతి పచ్చని కొంప మా పితివి బాబురే కౌరవనాథ, నీ సగం బిచ్చద జీవితే చగలదేని బయల్పడుమయ్య గ్రకుణం. ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశాక్షౌహిణీపతియే సర్వవిధం బులంచెడి దురాపంబైన దైన్యంబుచే అతిశోచ్యత్వముచ్చెందుగాక మనదాయాదుండు నీవింత హీనతగా చూతువే. రాజరాజు ఇతని తన్నం పాడియే మౌళిపై ఈ